జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం రాముని గుణాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన ధర్మ ప్రధానంగా అన్నీ చేస్తూ ఉండేవాడు అని తెలుసుకున్నాం. వైహారికాణం శిల్పానాం విజ్ఞాతార్థ విభాగవిత్ ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజినాం. ఇక వైహారికాణం అంటే విహార ప్రయోజనములు, అంటే విహారాలు, వన విహారము, జల విహారము, అలా ఇంకా బయట అంతా ప్రపంచాన్ని చూసి రావటము, అలా శిల్పానాం అంటే శిల్పకళలు, గీతము అంటే పాటలు, అలా వాదిత్రము అని అంటే వాద్యములు, ఇటువంటి వాటిల్లో విజ్ఞాత విశేషజ్ఞ బాగా తెలిసినటువంటి వాడు. అర్థ విభాగవిత్తు, అర్థాన్ని అంటే ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని అంటే దాన్ని భాగాలు చేసి, ఒక 5 భాగాలు చేసి ఖర్చు పెట్టాలని శాస్త్రం చెబుతూ ఉన్నదట. ధర్మాయ యశస్సే అంటే ధర్మము కొరకు, యశస్సే కీర్తి కొరకు అంటే ధర్మసత్రములు కట్టించుట, చెట్లు నాటించుట, ఇటువంటివన్నీ సత్రములు, ఇలా వాటి నిర్మాణాలు, వాటి పోషణలు. యశస్సు కీర్తి కొరకు దానాలు చేయటం. అర్థాయ అంటే మరలా సంపద తాను సంపాదించడానికి పెట్టుబడిగా, ఆత్మనే తన కొరకు, స్వజనాయ బంధుమిత్రుల కొరకు, 5 విధాలుగా ధనాన్ని ఖర్చు పెట్టాలి, విభజన చేసి అని అంటారు. అలా చేస్తూ ఉండేవాడు. ఇంకా వారణవాజినం అంటే ఏనుగులు, గుర్రములు, వాటిని ఆరోహే అవరోహణే, ఎక్కటంలోనూ దిగటంలోనూ అంటే శిక్షణ, ఆ శిక్షణలో సమర్థుడు అన్నమాట. ధనుర్వేద విదాం శ్రేష్ఠో లోకే అతిరథ సమ్మత అభియాత ప్రహర్తాశ్చ సేనానయ విశారద అప్రధృష్యశ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురైః. ధనుః ఇచి అర్థాధికః అంటే ధనుర్వేద, ధనురాది స్వరూప ప్రతిపాదికో వేదో ధనుర్వేదః, ఈ ధనుర్వేదము ఇది తెలిసినటువంటి వాడు వారిలో శ్రేష్ఠుడు. ఇది ఉపవేదము అన్నమాట, వేదములు వేదాంగములలోనిది కాదు. ఇది గాంధర్వము ఇలాంటివన్నీ ఉపవేదములు అంటారు. ఉపవేదత్వాత్ ధనుర్వేదస్య వేదత్వం, అలా వారి మధ్యలో ఈయన శ్రేష్ఠుడు అని. లోకే సర్వత్ర అతిరథానాం అప్రతిహత రథగతీనాం సమ్మత పూజిత అంటే రథగమనములో మహా ఆ వేగంగా నడపటంలో కానీ ఆ చాతుర్యంలో కానీ చాలా గొప్పవాడు ఈయన. అందరూ కూడా చాలా ఈయననే మెచ్చుకునేవాళ్ళు. మతి బుద్ధి ఇచ్చాదిన అలా గొప్ప మంచివారి చేత, బుద్ధిమంతుల చేత పూజింపబడేవాడు అంటూ ఉన్నారు. అభియాత శత్రు సమాగమానంతరం న ప్రహర్తుమిచ్చతి కింతు స్వయమేవ యత్ర శత్రువస్తత్ర గచ్చతి అంటే అభియాత అంటే శత్రువులు తమ మీదకు దండెత్తి వచ్చే వరకు కూడా ఆగేవాడు కాదు. వారు వస్తారు అనేది ఎక్కడైనా ఆచూకీ చారుల ద్వారా తెలుసుకున్నట్లయితే ముందే వెళ్ళి వారిని అణగదొక్కేటటువంటి వాడు అన్నమాట అభియాత. వెళ్ళి ప్రహర్త వాళ్ళని ఆ దుర్గములు అన్నీ కూడా వాటిని నాశనం చేసేటటువంటి వాడు అని చెప్తూ ఉన్నారు. ఇది చాలా చోట్ల మనకి కనిపిస్తూ ఉంటుంది రాముని గుణములలో, అభియాత ప్రహర్తాచ, క్షత్రియుడైనటువంటి వాడు అలా ఉండాలి అని కూడా ఉదాహరణలు చెప్తూ ఉంటారు. శత్రువు వచ్చే వరకు కూడా ఆగకూడదు, అతడు ఏదో సన్నాహాలు చేస్తూ ఉన్నాడనే సంగతి తెలియగానే వెళ్ళిపోవటము, వాడిని ఎక్కడున్నా సరే వాడిని అణగదొరక్కటము చేసే పని. సేనానయ విశారద స్వయం ప్రహరన్నపి నా స్వసేనానాం ఛేదయతి కెంతు పర్వదురవగాహ చక్రవ్యూహాది విభాగేన సేనా ప్రాపణ సమర్థ. తాను ఒక్కడే కాదు శత్రువులను అణగద్రొక్కటానికి సేనలను నడిపించటంలో కూడా ఈయన నేర్పు కలిగినటువంటి వాడు. సేనలను నడిపించకుండా వదిలేసి ఎవరి మీదో పెట్టేస్తే వాళ్ళని లంచాలు ఇచ్చి వాళ్ళు లోబరుచుకుంటే ఈ రాజుకి ప్రమాదం అన్నమాట. అలా తానే నడిపించేటటువంటి వాడు సైన్యాన్ని. అప్రదృశ్య అంటే ప్రదర్శయితం అశక్య, ఏ విధంగానూ ఢీ కొనటానికి ఏ శత్రురాజులకి కూడా సాధ్యం కాదు, అలా తలెత్తి చూడటానికి కూడా వీలు లేకుండా ఉండేటటువంటి వాడు రాముడు. సర్వధా విజయి ఇత్యర్థ, అన్ని విషయములలోనూ జయమునే పొందేవాడు, అందరినీ కూడా జయించేవాడు రాముడు. ఇక సంగ్రామి ప్రణత్యాతు జేతుం శక్య ఇత్యర్థ, న కేవలం మనుష్యై సురాసురై పరస్పర విరోధం విహాయ మిలితైరపి నచ ఉపశాంతై క్రుద్ధై క్రోధపరవశై. సురాసురై అంటూ ఉన్నారంటే సంగ్రామంలో కోపం కానీ వస్తే ఇక ఆయనకి దేవతలు దానవులు కూడా ఇద్దరూ కలిసి కూడా ఏమీ చేయలేకపోయేవారట, ఆయన్ని జయించగలిగేవారు కాదు. కేవలం మనుషులే కాదు, దేవదానవులు కూడా మొత్తం ఎత్తి వచ్చినా కూడా ఏమీ చేయగలిగేవారు కాదు. అప్రదృశ్యుడు రాముడు, కదపటానికి కూడా వీలు లేనటువంటి బలము కలిగినటువంటి వాడట రాముడు. అనసూయో జితక్రోధ్ రదృప్తో నచ మత్సరి నచావమంతా భూతానాం నచ కాలవశానుగహ అనసూయ ఏవం కళ్యాణగుణ పరిపూర్ణత్వం ఉత్తమం. ఇప్పటి వరకు కళ్యాణ గుణముల యొక్క పరిపూర్ణత్వాన్ని చెప్పారట. ఇక హేయ ప్రచనీకత్వం, హేయ గుణములు ఉండకూడని గుణములే చెప్తూ ఉన్నారు. మరి కొన్ని ఉండాలి, కొన్ని ఉండకూడదు. ఆ ఉండకూడనివే హేయములు, అంటే విడువదగినటువంటివి అన్నమాట. అదేమిటనంటే అసూయ లేనివాడు, అంటే అసూయ విడిచిపెట్టినవాడు కనుక అనసూయ, అనసూయుడు, అసూయ రహిత. జితక్రోధ కోపమును విడిచినవాడు, క్రోధ పారవశ్య రహిత, క్రోధమునకు పరవశుడయ్యేవాడు కాదు. ఇది ఉండకూడదు కదా కోపము. దృప్త న గర్విష్ట, దృప్తము అంటే గర్వము, అది లేనివాడు. నచ మత్సరి పరసంపద్ విషయే ద్వేషరహిత, మాత్సర్యం అంటే ఇతరుల సంపదలను చూసి కన్ను కుట్టడం, ద్వేషాన్ని పెంచుకోవటం, అది లేనివాడు. నచ కాలవశానుగహ సత్వరజస్తమ ప్రధాన కాలానుగుణ సత్వరజస్తమ గుణో నభవతి. మరి కాలము అని అంటే సత్వము రజస్సు తమస్సు మూడు గుణాలు, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి విజృంభిస్తూ ఉంటుంది. సామాన్యంగా తెల్లవారుజామున ఆ సమయాలలో సత్వగుణం వృద్ధి పొందుతూ ఉంటుంది, ఎండ పైకి ఎక్కిన కొలది కూడా రజోగుణం వృద్ధి పొందుతూ ఉంటుంది, సాయంకాలానికో రాత్రికో తమోగుణం వృద్ధి పొందుతూ ఉంటుంది. కాలానుగుణంగా ఉంటాయి ఇవన్నీ. కానీ రాముడు దాటికి వశపడడు ఎప్పుడూ కూడా. కేవల సత్వమూర్తి, కేవలము సత్వగుణమును కలిగి ఉండేటటువంటి వాడు రాముడు. మనము ప్రకృతిలో ఉండగా మరి తప్పదు కదా, ఈ మూడు గుణాలు ఎక్కువ తక్కువలతో ఉంటాయి, ఏదో ఒకటి ఉండాల్సిందే, ఒకటి ఎక్కువ రెండు తక్కువ, అలా వాటిల్లో హాయ్ మంచి సత్వగుణము కలిగినటువంటి వాడు రాముడు. ఏవం శ్రేష్టగుణైర్యుక్త ప్రజానాం పార్థివాత్మజ సమ్మత స్త్రిచులోకేషు వసుధాయాః క్షమాగుణైః, ఇలా ఉక్త గుణ ఉపసంహారపూర్వకం గుణాంతరాణి. ఇంకా ఇలా చెప్పబడినటువంటి గుణములు ఉక్త ప్రకారేణ ఉక్త అంటూ ఉన్నారు. చెప్పబడిన గుణములు పార్థివాత్మజ రామజ, రామ ప్రజానాం మధ్యే శ్రేష్టైః లోకోత్తరైః గుణైర్యుక్త, మూడు లోకములందు కూడా లోకోత్తరమైనటువంటి గుణములు కలిగినవాడు. ఎవరి దగ్గర లేవు ఇటువంటి గుణములు, నిజంగా ఎవరి దగ్గర ఉంటాయండి ఇన్ని గుణాలు. లోకోత్తరమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు రాముడు. మూడు లోకముల యందు కూడా పూజలను పొందినటువంటి వాడు. క్షమాగుణముల చేత ఓర్పు, క్షమ అనేది ఇటువంటివి, ఇంకా వాటిలో ఉన్న భేదాలు అని బహువచనాన్ని చెప్పారంటున్నారు. వాటిలో ఇంకా ఎన్ని భేదాలైతే ఉన్నాయో అన్ని, సహనము ఓర్పు ఇలాంటివన్నీ కలిగినటువంటి వాడు. వసుధాయాహ భూమే హతుల్యయితి, భూమితో సమానమట క్షమాగుణంలో, అంతటి ఓర్పు కలిగినది భూమి. ఎలా రాముడు కూడా బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యేణాపి శచీపతే, బుద్ధిలో బృహస్పతితో సమానుడు. అలాగే వీర్యములో శచీపతి ఇంద్రుడు, అంటే ఇప్పటికే వారు గొప్పవాళ్ళని చెబుతూ ఉన్నారు కనుక, కానీ అంతటితో సమానము అని మాత్రమే అర్థం కాదు, లోకంలో అలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కనుక రాముడు అటువంటి వాడు. తథా సర్వ ప్రజాకాంతై ప్రీతి సంజననై పితు గుణైర్విరుచే రామో దీప్త సూర్యగవ అంశుభి. అలా సర్వప్రజాకాంతై మనోహరములైనటువంటి గుణములు అందరూ ప్రజలందరికీ కూడా, స్త్రీ బాల యువ వృద్ధానాం ప్రియై, స్త్రీలు బాలురు యువకులు వృద్ధులు అందరికీ కూడా ఇష్టమైనటువంటి వాడట రాముడు. పితు ప్రీతి సంజననై, తండ్రికేమో ఇష్టాన్ని కల్పింపచేసేవాడు, తన గుణముల చేత దశరథుడు రాముని విడిచి ఉండలేక పోయేవాడు. అటువంటి గుణములు కలిగినటువంటి వాడు రాముడు. తండ్రిని మెప్పించాడు తన గుణముల చేత. గుణైర్ విరుచే రామో దీప్త సూర్య యువ అంశుభి, సూర్యుడు ఎలా కిరణముల చేత ప్రకాశిస్తూ ఉంటాడో అలా గుణముల చేత రాముడు ప్రకాశిస్తూ ఉన్నాడు. తమేవం వ్రతసంపన్నం అప్రధుష్య పరాక్రమం లోకపాలోపమం నాథం అకామయతమేదిని. ఇటువంటి గుణములు భూమి ఉపలక్షిత సకల లోక ప్రావణ్యం, భూమి యందు ఉన్నటువంటి అందరిలో కంటే గొప్ప గుణములు కలిగినటువంటి వాడు రాముడు. ఇటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు, వ్రత సంపద కలిగినటువంటి వాడు. వ్రతం అంటే ఆశ్రిత సంరక్షణ రూప వ్రతం. ఆశ్రితులు తనను ఆశ్రయించిన వారిని, తన రాజ్యములో వారిని ఏనాడు కూడా కష్టముల పాలు కానీయకుండా కాపాడేటటువంటి వాడు రాముడు. అటువంటి రాముడు అప్రధృష్య పరాక్రముడు, అకుంఠ ప్రతాపం. ఆయన ప్రతాపమును పరాక్రమాన్ని కూడా ఎవరు ఎత్తి తేరి పారచూడగలిగే వాళ్ళు కాదు. లోకపాలురు, లోకములను పరిపాలించేటటువంటి వారు ఎలా లోకాలను పాలిస్తూ ఉంటారో అలా లోకపాలన సామర్థ్యము కలిగినటువంటి వాడట రాముడు. అటువంటి రాముణ్ణి మేదిని భూమే స్వయంగా నాథం అకామయత, తనకి ప్రభువు కావాలి అని కోరింది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. భూమేహే నాథత్వ ఉచితో అభూత్, అథవా ఏవం బాలకాండోక్తరీత్యా వ్రతసంపన్నం రామస్తు సీతయా సార్ధమిత్యుక్తరీత్యా క్రీడారస సంపన్నం అప్రధృష్య పరాక్రమం విరోధివర్గం నివర్చ సాత్మీయభోగప్రదం లోకాన్ పాలయతి ఇతి లోకపాల సమస్త ఉపభోగ సాధన సంపన్న ఇత్యర్థ. ఇక అన్నీ కావలసినటువంటివి ఎన్ని అయితే లోకాలను పాలించటానికి, భూమిని పరిపాలన చేయటానికి, చక్రవర్తిగా ఉండటానికి ఎన్ని గుణాలు కావాలో అన్ని గుణాలు బాలకాండలో వాల్మీకి అడిగినవి, అలాగే నారద మహర్షి చెప్పినవి, ఈ అన్ని గుణములతో కూడా ఈయన పూర్తిగా ఉన్నాడు. ఆ గుణములన్నీ కూడా కలిగినటువంటి వాడు వ్రతము, శరణాగత రక్షణ దీక్షాదక్షుడు, అలాగే శృంగార పురుషుడు కూడా రాముడు. సీతాదేవితో కలిసి క్రీడారసములను అనుభవించినటువంటి వాడు. ఇక పరాక్రమము అది అప్రదృశ్యము, ఎవరు కూడా దాన్ని పడగొట్టలేరు, చెడగొట్టలేరు రాముని పరాక్రమాన్ని. విరోధివర్గం నివర్చ, విరోధులను అసలు పోగొట్టేశాడు, తనకంటూ విరోధులు లేకుండా చేశాడు రాముడు. లోకపాలుడు అంటే లోకాన్ పాలయతీతి లోకపాల సమస్త ఉపమా, లోకపాల ఉపమా అంటూ ఉన్నారంటే ఉప సమీపే మా లక్ష్మీ సీతారూప యశ సహ ఉపమ, పదముల యొక్క అర్థమును కూడా అక్కడ ఉపమ అనేది మామూలుగా పోలిక అని అర్థం, కానీ ఉప సమీపే మా లక్ష్మి ఉప మా వాటిని రెండుగా విడదీసి చెబుతూ ఉన్నారు. అంటే సమీపమునందు సీతాదేవి, తన సమీపంలో ఉన్నది సీతాదేవి, అంటే సీతాదేవితో కూడా కలిసి లక్ష్మీ స్వరూపిణి ఆ తల్లి కదా, ఈ లోకములను పాలించటానికి తగినట్లుగా ఉన్నాడు అని మేదిని భూమి కోరింది అంటూ ఉన్నారు. తమ్ లక్ష్య అభోగాన్ అనుభవంతం రామం. అంటే భోగలను అనుభవించేటటువంటి వాడు రాముడు, తగినటువంటి వాడు అటువంటి రాముడు. స్వయంవరేణ కంఠే మాలికాం దాతుం ఐచ్ఛత్ ఇత్యర్థ. అకామయత అంటే కోరిందనంటే స్వయంగా వరించింది భూమి కూడా అని. అంటే ఇది ఒక రూపకాలంకారముగా భూమి, నిజానికి భూమి భార్య ఆయనకి. భూమి అనంటే దీని అధిదేవత, భూమికి అధిదేవత అయినటువంటి ఒక స్త్రీమూర్తి, దేవతామూర్తి. కేవలము మట్టి కాదు, మట్టి భూమి గోళమిది. ఈ గోళమే మనకి కనపడేది. దేవతలు ఇప్పుడు కనపడరు ఎవరు, వాటి అధిష్టాన దేవతలను చూసే శక్తి మనలో లేదు. మనము అంత వాటిని అన్నింటినీ కూడా ప్రాణములు కలిగినటువంటివిగా, వ్యక్తులుగా, ఆత్మలు ఉన్నటువంటివిగా మనము వాటిని భావించలేము. అలా భావించినప్పుడు ప్రకృతి కూడా పలుకుతుంది. మాట్లాడింది పూర్వం అందరితో, ప్రకృతి మాట్లాడింది, భూమి మాట్లాడింది, గాలి, చెట్లు, అడవులు, అరణ్యాలు, వనములు అన్నీ మాట్లాడింది. అంతటి దశ పొందిన మహాపురుషులు వారంతా సాక్షాత్తు రాముడు. ఆ విధంగా అన్ని విధములా కూడా సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడై ఉన్నాడు రాముడు. కనుక ఆయనకి కంఠంలో వరమాల వేయటానికి సిద్ధంగా ఉన్నది భూదేవి. అంటే రావయ్యా నువ్వు రాజువుకా, నేను నిన్ను వరిస్తూ ఉన్నాను అని, వరించింది అని చెప్తూ ఉన్నాడు మహర్షి. వాల్మీకి మహర్షి చెప్పాడు ఇలా, ఏతైస్తు బహుబిరియుక్తం గుణైరనుపమై సుతం దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంతపః. రాజు దశరథ చక్రవర్తి పరంతపుడైనటువంటి రాజు, ఈయన ఇటువంటి గుణములు కలిగినటువంటి రాముడిని, అనుపమ గుణములు కలిగినవాడు, ఇతరుల దగ్గర ఎక్కడా కనపడతలేదు ఇలాంటివి. ఇక్ష్వాకు నుండి ఈనాటి వరకు తమ కులములో కూడా ఎవ్వరికీ ఉన్నట్లు చెప్పలేదు. ఇన్ని గుణాలు ఉన్నట్లుగా ఇంకా ఎవరి దగ్గర ఉన్నట్లుగా కూడా వినలేదు తను. కనుక ఇది చూసి ఆలోచన చేశాడు దశరథ చక్రవర్తి. అధరాజ్ఞో బభూవ ఏవం వృద్ధస్య చిరజీవిన ప్రీతిరేషా కథం రామో రాజా స్యాత్ మై జీవతి. కనుక ఇటువంటి గొప్ప గుణములు కలిగినటువంటి ఆ చిరంజీవి అయినటువంటి యొక్క రాముడు నాడే రాముడు. చిరజీవిన అంటే దశరథుడు, చాలా కాలము బ్రతికినటువంటి దశరథుడు, వృద్ధుడు. అటువంటి వాడు వృద్ధుడు, మై జీవతి నేను బ్రతికి ఉండగానే రాముడు రాజు కావాలి, రాజా స్యాత్ రాజు కావాలి అని ప్రీతి, ఆయనకి సంతోషము, ఇష్టము కలిగిందట. ప్రీతి బభూవ, ఆయనకి ప్రీతి కలిగింది. ఇంకా ఏమైనా విఘ్నాలు వస్తాయేమో అని భయము అది లేకుండా కలగాలి అనేటటువంటి ఒక ఆలోచన ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఏ షాహ్యస్య పరాప్రీతి హృది సంపరివర్తతే కదా నామ సుతం ద్రక్ష్యామి అభిషిక్తమహం ప్రియం. ఇక్కడ అభిషిక్తుడైనటువంటి రాముడిని నేను ఎప్పుడు చూడగలను అని త్వరపడిపోతూ ఉన్నాడు దశరథ చక్రవర్తి. ఎలా ఎంత తొందరపడిపోతూ ఉన్నాడు అనంటే, వృద్ధి కామోహి లోకస్య సర్వభూతానుకంపనః మత్త ప్రియతరో లోకే పర్జన్యయువ వృష్టిమాన్. ఈ రాముడు చాలా గొప్పవాడు. ఈ రాముడు వృద్ధికాముడు, అంటే ఒక యొక్క మేలు కోరేటటువంటి వాడు. రాముని యొక్క ఈ ఐశ్వర్యము ఉన్నటువంటిది, ఇన్ని గుణములు కలిగినటువంటి వాడు, ఇది అనుకంప లోకము అందరి యందు కూడా దయ కలిగినటువంటి వాడు. నాకంటే కూడా ఇష్టడుగా ఉన్నాడు రాముడు. పర్జన్యయువ వృష్టిమాన్ అంటే వారి సంతాపములను తీర్చేటటువంటి మేఘములాగా ఉన్నాడట. ప్రజల తాపములను తీర్చేటటువంటి మేఘములాగా ఉన్నాడు రాముడు అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. యమశక్ర సమో వీర్యే బృహస్పతి సమో మతౌ మహీధర సమోధృత్యాం మత్తశ్చ గుణవత్తర మహీమహమిమాం కృత్స్నాం అధితిష్టంతం ఆత్మజం అనేన వయసా దృష్ట్వా యథాస్వర్గం అవాప్నుయాం ఇచ్చేతైర్వివిధైస్తైస్తైరన్యపార్థివ దుర్లభై శిష్టైరపరిమేయైశ్చ లోకే లోకోత్తరైర్గుణై. తం సమీక్ష మహారాజో యుక్తం సముదితై సుభై నిశ్చిత్య సచివై సార్ధం యువరాజమమన్యత. కనుక ఇలాంటి గుణములు, ఇటువంటి పరాక్రమం కలిగిన, బుద్ధి కలిగిన, ధైర్యము ధృతి కలిగిన గుణములు కలిగినటువంటి ఈ రాముడు, ఇటువంటి మహాపురుషుడైనటువంటి వాడు రాజైతే లోకము సుఖిస్తుంది అని చెప్పి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలి, యువరాజం మన్యత అనేటటువంటి ఆలోచన ఆ దశరథ చక్రవర్తికి కలిగింది. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.